39 లీలాదేవి పూర్వజన్మలు. లీలా తల్లి, నువ్వు చెప్పింది నిజం, ఇది ఇంతే. నాకిప్పుడు గుర్తుకు వస్తోంది, చతుర్ముఖ బ్రహ్మనుంచి అవతరించిన నాకు ఇప్పటికి 800 జన్మలు గడిచాయి. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఈ జన్మ ఉందే, అది సాత్విక జన్మ కాదు, తామసిక జన్మ కాదు, మధ్యలో రాజసిక జన్మ. అమ్మా, నా జన్మలు కొన్ని చెబుతాను. నేను మొదట ఒక విద్యాధర స్త్రీని, ఆ పైన పుణ్యం తగ్గి మనుష్య స్త్రీని అయ్యాను, ఆ పైన నాగకన్యను అయ్యాను, తరువాత బోయదాన్ని అయ్యాను, ఆ తరువాత కొంచెం పుణ్యం పెరిగి రాజకుమారుణ్ణి అయ్యాను. ఆ రాజ్యపాలన సమయంలో కొన్ని ఘోర కృత్యాలు చేశాను, ఫలితంగా నీళ్లు తక్కువ ఉన్న చోట ఆడమొసలినే నానా కష్టాలు పడ్డాను. ఆ తరువాత ఆవునయ్యాను, ఆ తరువాత పక్షినయ్యాను, తుమ్మెదనయ్యాను, లేడినయ్యాను, చేపనయ్యాను, ఆ తరువాత మళ్లీ బోయదాన్ని అయ్యాను, ఆ తరువాత అప్సరస స్త్రీగా ఉట్టాను, ఆ తరువాత తాబేలును, రాజహంసను, దోమను, గడ్డిపరకను అయ్యాను, ఆ తరువాత విద్యాధర స్త్రీని అయ్యాను. అన్ని జన్మలలోనూ ఎన్నో కష్టాలనుభవించాను. ఈ దశలో రాముడు మరో ప్రశ్న వేశాడు. రాముడు, గురుదేవా, ఈ బ్రహ్మాండం చుట్టూ వజ్రం వంటి గోడలుంటాయని పెద్దలంతా చెబుతూ ఉంటారు కదా. ఈ ఆడవాళ్ళిద్దరూ ఒక బ్రహ్మాండాన్ని దాటి ఇంకొక బ్రహ్మాండంలోకి వెళ్లారని మీరు చెబుతున్నారు కదా. బ్రహ్మాండానికి బ్రహ్మాండానికి మధ్య అంత గట్టి గోడలుంటే వీళ్లు ఎట్లా వెళ్లి రాగలిగారు? వశిష్ఠుడు విని విని మళ్లీ అడుగుతావేమిటయ్యా, నిజానికి వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? ఆ అంతఃపురంలోనే ఉన్నారు. అందులోనే గిరిగ్రామం, దాంట్లోనే రాజ్యం, అక్కడే మరో బ్రహ్మాండం అని చెప్పాం కదా. ఇంక బ్రహ్మాండం ఎక్కడా, గోడలు ఎక్కడా, ప్రయాణమెక్కడా? ఒకడు ఇంట్లో మంచంమీద పడుకొని ఒక స్వప్నం తరువాత మరొక స్వప్నం చూస్తున్నాడు. వాడు ఎంత దూరం వెళ్లాడు? ఏ దూరమూ వెళ్లలేదు. అయినా దూరదూరపు స్వప్నలోకాలన్నీ కనిపించాయా లేదా? అదంతా వట్టి కనిపించడం మాత్రమే కదా. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మాండమూ లేదు, సంసారమూ లేదు, గోడలూ లేవు, దూరమూ లేదు. అజ్ఞానం వల్ల అవన్నీ ఉన్నట్టు మనస్సుకు కనిపిస్తాయి. కలగనేవాడు కలలో పెద్ద రాజ్యం చూశాడు. ఆ రాజ్యమంతా ఎక్కడ ఉంది? ఆ గదిలోనే ఉందని చెప్పాలి. చిన్న గదిలో పెద్ద రాజ్యం పడుతుందా? ఆ గదిలో నిజంగా రాజ్యం ఉందా? అలాంటివే ఈ బ్రహ్మాండాలును. బ్రహ్మాండము అంటే బ్రహ్మగారి సంకల్పము అని అర్థం. అదే సంకల్పం, అదే వాసనతో వీళ్లక్కూడా కలిగేసరికి వీళ్లకు ఆ బ్రహ్మాండం కనిపిస్తోంది. ఇంతకంటే మించి అక్కడ గోడలేమీ లేవు. ఇకపై కథ విను. ఇలా మాట్లాడుకుంటూనే లీలా సరస్వతులిద్దరూ కూడా వశిష్ఠ బ్రాహ్మణుడి ఇంట్లోనుంచి బయటకు వచ్చి ఆ చుట్టుప్రక్కల్లో తిరగసాగారు. ఆ పరిసరాలన్నీ చూసేసరికి లీలకు తన వెనకటి బ్రాహ్మణ జన్మ సంఘటనలన్నీ గుర్తొచ్చాయి. ఆమె సరస్వతీదేవికి ఆ విషయాలన్నీ వివరించి చెప్పసాగింది. ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి పాతకాలపు బ్రాహ్మణ గ్రామీణ జీవనాన్ని చాలా సుందరంగా వర్ణించాడు.